జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయత్వం. పరమ భాగవతులారా, ఖరదూషణాదులు 14 వేల మందిని అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్వరైః చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఖరదూషణముఖ్యానాం నిహతాని మహాహవే అహోబత మహత్కర్మ రామస్య విదితాత్మనః అహో వీర్యమహో దాక్ష్యం విష్ణోరివహి దృశ్యతే ఇచ్చేవముక్త్వా తే సర్వే యయుర్దేవా యథాగతం. అర్ధాధిక ముహూర్తం అంటే ముహూర్తము అని అంటే 48 నిమిషాలు, ఇంకొక అర 24, అవి ముహూర్తం 2 గడియలు, కనుక 72 నిమిషాల్లో 14,000 మంది సామాన్యులు కాదు వాళ్ళు, ఊరికే 14,000 అనే లెక్క ఒకటి మాత్రమే కాదు. ఖరదూషణ త్రిశిరులు, వారిలో ఖరుడు మహాబలవంతుడు, పెద్ద పేరు వాడికి, అది మొగసాల వంటిది రావణాసురునికి, దండకారణ్యంలో జనస్థానం. మరి అంత ఋషులందరూ చూస్తూనే ఉన్నారు, అంత భయంకరమైన మహాయుద్ధం మొత్తం అంతా కూడా చెప్పుకున్నారు. ఏమి అద్భుతము అసలుది, విష్ణుమూర్తి పరాక్రమం దేవతలని. ఆయన పూర్వం విష్ణుమూర్తి అదితికి కుమారుడు, అలాగే దేవతలు రాక్షసులు, దితి కుమారులు రాక్షసులు, వాళ్ళు భూమి మీద తిరిగారు. అప్పుడు మహాయుద్ధం జరుగుతూ ఉండేది, ఆదిమ రాక్షసులలో యుద్ధం అది, మాలి సుమాలి అంటూ పెద్ద పెద్ద రాక్షసులు వాళ్ళు, ఆ యుద్ధం అది. అట్లాంటి యుద్ధంలో కొండలు వేసుకుని చేసుకున్నారట, జాంబవంతులు చెబుతాడు ఆ మాట. అదిగో అంత యుద్ధం చూశాం, విష్ణుమూర్తి ఎలా విజృంభించి వారిని అందరినీ సంహరించాడో అలా ఉన్నది సుమా ఈనాడు ఈ రాముని పరాక్రమం. విష్ణోరివ దృశ్యతే అంటూ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరికే వెళ్ళిపోయింది వార్త అంతా, ఆ దండకారణ్యము, ఋషులు, చిత్రకూటము, అంత ఋషులకు తెలిసిపోయింది. మరి రాక్షసులు వాళ్ళకి మహాభయాన్ని కల్పించేవాళ్ళు కదా, ఎప్పటి నుంచో ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు అక్కడ జనస్థానంలో ఉండి దండకారణ్యంలో అందరినీ తపస్సులు చేసుకోనియకుండా. మరి వాళ్ళు విడిచిపెట్టిపోవాలి, కాకపోతే జనని జన్మభూమి అని విడిచిపెట్టిపోలేక అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఆనందపడ్డారు. ఏతస్మిన్నంతరే వీరో లక్ష్మణ సహసీతయా, లక్ష్మణస్వామి సీతాదేవితో కలిసి గిరిదుర్గాది వినిష్క్రమ్య సంవివేశ ఆశ్రమం సుఖీ, ఆనందంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ గిరిదుర్గము ఆ లోపల ఉండి దాని నుంచి బయటకు వచ్చారండి. తతో రామస్తు విజయి పూజ్యమానో మహర్షిభిః ప్రవివేశ ఆశ్రమం వీరో లక్ష్మణేన అభిపూజిత. విజయి అయి ఉన్నాడు రాముడు అక్కడ. వచ్చి లక్ష్మణస్వామి ఆ రామచంద్రస్వామి పాదాలకు నమస్కరించాడు. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే. తం దృష్ట్వా, భర్తను ఇలా చూసి ఆమె కౌగిలించుకున్నది అని చెప్పుకున్నాం. దానికి విశిష్టమైనటువంటి వ్యాఖ్యానము చెప్పుకుందాం అనుకున్నాం గనక ఆ గోవిందరాజే వ్యాఖ్యానాన్ని చూద్దాం. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే. చతుర్దశ సహస్ర రక్షోభిః అయమేకాకీ కింకరిష్యతి ఇతి ఉద్విగ్న సీత. వచ్చేవాళ్ళు 14,000 మంది రాక్షసులు వాళ్ళు, రాముడు ఏకాకి ఒక్కడు, కింకరిష్యతి ఏం చేయగలడు అని ఇతి ఉద్విగ్న, భయపడిందట ఆమె, ఉద్వేగాన్ని పొందింది సీతమ్మ. రామేణ జితే వీర తారతమ్య అభిజ్ఞ కుల ప్రసూతతయా స బహుమానం పరిష్వజ్య. మరి జితుడైనటువంటి రాముడిని చూసింది ఇప్పుడు, ఆ వీరుల యొక్క తారతమ్యాన్ని చూసింది, రాక్షసుల యొక్క బలము, రాముని యొక్క బలము అది చూసి మహాబలవంతుడు రాముడు అని చెప్పి ఆయనకి, మరి ఈమె కూడా అభిజ్ఞ తెలిసినటువంటిది కదా, అభిజ్ఞ కుల ప్రసూత, జనక చక్రవర్తి యొక్క కులములో జన్మించినటువంటి తల్లి ఈమె. అందుకని బహుమానం, మరి ఇప్పుడు ఒక బహుమానం ఇవ్వాలి కదా, మరి విజయాన్ని సాధించినప్పుడు ఒక మెమెంటో, ఒక గుర్తుండిపోయేది ఇవ్వాలి కదా. అంతకుముందు ఎప్పుడు లేనిది అయి ఉండాలి, అది ఇక ముందు మర్చిపోకుండా ఉండాలి. అటువంటిది ఏమిటి అని అంటే పరిశ్వజస, అంటే కౌగిలించుకున్నదట. ఏమయ్యా ఇదివరకు కౌగిలించుకోలేదా, ఇదివరకటి వేరు, ఇలా కాదు, దీన్ని ఇంకా విచిత్రం విశేషంగా చెబుతారు ఆయన మాటలోనే ఉందాం. పరితహ అంతటా ఆమె కౌగిలించుకున్నది. దృష్ట్వా అంటూ ఉన్నారు, ఈ మాటకి ఏమిటి? తం దృష్ట్వా, అతడిని చూసి, అంటే పూర్వము మహాసమరే అదృశ్యతయా స్థితం ఇదానీం దృష్ట్వా, పూర్వము అసలు ఇటువంటి యుద్ధమే రాలేదు, అదృశ్యతయా ఇంతకుముందు చూడలేదు. ఇక్కడ అదృశ్యం అంటే కనపడకపోవడం కాదు, ఇంతకుముందు చూడలేదు ఇలాంటి యుద్ధము, కనిపించలేదు ఆమెకి. కనుక ఇదానీ దృష్ట్వా, ఇప్పుడు చూసింది. ఇప్పుడు చూసి అంటూ ఉన్నారు కదా, ఇప్పుడు చూసింది, అందుకే చూసింది అంటూ ఉన్నారు. ఇంతకుముందు చూడలేదు ఇలాంటిది, ఇప్పుడు చూసింది ఆమె. తమ్ దృష్ట్వా, ఆ రాముణ్ణి చూసింది. వీర వ్రణే నా వేగలద్దు రుధిరేణ రోమకూప ఉల్లసద్భిరపి ఘర్మ పయకణ ఓఘై. వీర వ్రణములు అంటే వాళ్ళు కొట్టిన దెబ్బలు కాదు, తను లాగి ఈ ధనువు యొక్క నారి, ఆ వింటి నారిని లాగుతూ ఉంటే అది వచ్చి తగులుతూ ఉంటుంది. మరి తగిలేటప్పుడు బాగా బిగువుగా బిగించి ఉన్నది, తగులుతూ ఉంటే మామూలుగా ఉంటుంది అది. ఆ దెబ్బలు తగిలిపోతూ ఉంటే ఆ వ్రణములు ఉబ్బిపోతూ ఉంటుంది శరీరం. విగళద్రుధిరేణ, కందిపోయి రక్తం చిగురుస్తూ ఉంటుంది. రోమ కోపములలో నుంచి ఘర్మపయ కణములు, వేడి నీరు వస్తూ ఉంటుంది, అటు చెమట. ఆ చెమటల చేత ఉన్నటువంటిది కోదండదండ అవలంబ్య నినీయ వర్మ కించిత్ పరిశ్రమభృతం ప్రియమీక్షమాణ. ఆ కోదండదండాన్ని అవలంబించి పెద్ద దండము 96 అంగుళాలు ఎత్తు ఉన్నటువంటిది, దాని చేత కవచములు కూడా పగిలిపోతాయట వాటికి. అట్లాంటిది మరి ఇప్పుడు ఏమి కవచాలు కూడా ఏమి లేవు కదా, అట్లాంటి శరీరము దాని మీద తగులుతూ ఉన్నది. ఇది ఆ తగిలేటప్పుడు ఇదిగో ఇలా ఉన్నది పరిస్థితి, కాయలు కట్టిపోయి అలాగే చెమటలు వచ్చేసి ఉన్న శరీరము. అట్లా ఇచ్చుక్త ప్రకారం ఇటువంటి శరీరము ఇట్లా ఉన్నగా చూసింది తమ్ దృష్ట్వా. మళ్ళీ అదే మాటకి ఇంకా మరొక రకంగా చెప్పుకుందాం. లతా ఉద్గ్రథిత జటామండలేన, తీగల చేత జడలు కట్టేసుకున్నారట ముడి. దృఢబద్ధ కక్షతయా, వెంట్రుకలు అలా గిరిజాల వెంట్రుకలు పెరగటం లేదు కదా, గిరిజాల వెంట్రుకలను వాటిని కూడా కట్టేశాడు, తీగలతో కట్టేశాడు. స్కంధావలంబి తూణీరేణ, స్కంధములు ఈ భుజముల మూపులు ఉంటాయే వీటిని వేలాడుతూ ఉన్నాయి తూణీరాలు, బాణాలు పెట్టినటువంటివి. రణావసాన నిర్వాపిత కోపాగ్నితయా, ఇలా ఉన్నాడు. రణావసానము, యుద్ధం అయిపోయింది, తగ్గిపోయిన కోపాగ్నేట, అంటే అగ్నిలాగా ఉన్నది కోపం, భగభగభగ మండిపోయేటటువంటిది ఇప్పుడు తగ్గిపోయింది, నిర్వాపితమైపోయింది. ప్రసన్నవదనేనా, ప్రసన్నవదనం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, మొత్తం పోయారు కదా. సీతాలక్ష్మణ మార్గావలోకనేనా, ఏరి వీళ్ళు ఇంకా రావట్లేదే అని వాళ్ళు వచ్చే దారి వంక చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూను పునరపికి మాగమిష్యంతి రాక్షసాయితి దత్తావధానేన చ లక్షితం. మళ్ళీ ఇంకెక్కడి నుంచి అయినా ఇంకా వస్తున్నారా, మొదటి 14 మంది వచ్చారు, తర్వాత 14,000 మంది వచ్చారు, ఇంకేమైనా వస్తున్నారా అని చెప్పి మళ్ళీ చూస్తున్నాడట. అదిగో అలా అవధానముతో చూస్తూ ఉన్నాడు, ఇంకా జాగ్రత్తగానే ఇంకా నారి విడదీలా, దాన్ని తగ్గించలా. అలా చూస్తూ ఉన్నటువంటి వాణిని చూసింది సీతమ్మ తమ్ దృష్ట్వా. మళ్ళీ చెబుతూ ఉన్నారు దీనికే మరొక రకంగా, తమ్ దృష్ట్వా పూర్వం వీర ఇతి శృతం, పూర్వము రాముడు మహావీరుడు అని శృతం వినబడింది, విన్నది చెప్పుకున్నారు చాలామంది. ఆ కోదండము శివ కోదండాన్ని ఎత్తాడాయన శివధనువుని. అప్పుడేదో బాణాలేమి సంధించలేదు మహావీరుడిని. ఆ తర్వాత కూడా చెప్తే విన్నది కానీ, అంతకుముందు వరకే విన్నది కానీ, ఇదానీ నిర్వర్తిత వీరకృత్యం దృష్ట్వా, ఆ వీరకృత్యం ఉన్నదే వీరుడు చేసే పని, అది ఇప్పుడు చూసింది. విన్నది అప్పుడు, ఇప్పుడు చూసింది. దర్శన ప్రకారం ఎలా చూసింది, ఎలాంటి వాణిని చూసింది అని అంటే దాన్ని చెబుతూ ఉన్నారు. శత్రుహంతారం, శత్రువులను హననం చేసినవాడు. శత్రుహంత రుకారాంత శబ్దం అంటారు సంస్కృతంలో దాన్ని. హంతారం ద్వితీయ విభక్తికి వస్తుంది. హనన వ్యాపారే కర్మభావ శత్రువుణాం, ఇక చంపటము అనే ఈ క్రియలో కర్మభావము శత్రువులకి. కర్మ అంటే దాన్ని అనుభవించడం, చంపబడేవారు శత్రువులు. స్వశ్యతు కర్తృభావం, తనకి రామునికేమో కర్త అంటే తాను చంపేవాడు కర్త. ఆ కర్మలకి ఏయో ఆ వాక్యాలు ఇంగ్లీష్లో కూడా ఏదో కిల్డు అంటూ చెప్తూ ఉంటారు. ఆ కిల్డు రావణాను, ఆ మాటలు నాకైతే తెలియదు ఆ భాష మరి, దానికి ఒక నమస్కారం. ఇక ఇలా ఈ వాచకములు ఉంటాయి. అలాగే ఇక్కడ శత్రుహననములో కర్మ రాక్షసులు అంటే రాముని చేత శత్రువులు చంపబడిరి, ఇది కర్మభావం. ఇక కర్తృభావం రాముడిది, రాముడు శత్రువులను చంపెను కర్త రాముడు. ఇలా వ్యాకరణం ఉన్నట్లుగానే సంస్కృతం వాళ్ళు కూడా అక్కడ భావాలు మాత్రమే చెబుతున్నాడు ఆయన, కర్తృభావం. ఇక్కడ హంతారం, హనన వ్యాపార ఏవ దృష్ట. ఇక్కడ ఏం కనపడుతుందని అంటే హనన వ్యాపారమే, అంటే చనిపోవటం కనపడుతుంది. నతు శరసంధానాది వ్యాపార ఇత్యర్థ. శరసంధానము అంటే బాణాలన్నీ ఎక్కడి నుంచి లాగుతున్నాడు, ఎక్కడి నుంచి తగిలిస్తున్నాడు, వేస్తున్నాడు, అసలు ఎక్కడ ఎప్పుడు జరుగుతూ ఉన్నదో అదేం కనపడతలేదట. ఊరికే పడిపోతున్నారు, కింద గుట్లు గుట్లు గుట్లు పడిపోతున్నారు. ఇది చూడటానికి రెప్ప తిప్పటానికి వీల్లేదు, ఆ విధంగా ఉన్నది. ఊరికి తరిగి పోసేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి యంత్రాలు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా? ఏమీ కనపడవు. ఇప్పుడు మన కూరలు తరిగాయి, బోళ్ళు వచ్చేసినాయి, ఎంత పెద్ద అయినా సరే పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసినాయి, ఊరికే పిండి పిండి ముక్కలు ముక్కలు చేసి అవతల పడేస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటిది ఉందా? తరిగి పోసేస్తూ ఉన్నాడు రాముడు, ఆ బాణాలు అలా తరిగి పోసేస్తూ ఉన్నాయి. ఆ శరసంధానాది వ్యాపారం మాత్రము కనపడటం లేదంటున్నారు. శత్రుపదేన దేవ గంధర్వాది సంఘే సత్యపి, శత్రువునేవ హతవానిచ్యుచ్యతే. ఎటువంటి వాళ్ళు వచ్చినా, మరి అప్పుడు ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు, దేవతలు, గంధర్వులు, ఇంకా ఎందరో ఉన్నారు. అటు ప్రక్కకి ఎవరు వచ్చినా మొత్తం అందరినీ తరిగి పెడతాయి బాణాలు. దుష్ట నిగ్రహ ఉక్త, శిష్ట పరిపాలన మాహ. ఇక దుష్ట నిగ్రహం, దీని ద్వారా ఏం జరిగిందంటే దుష్టులందరూ నశించిపోతున్నారు, శిష్టులందరూ రక్షించబడ్డారు. ఎవరయ్యా శిష్టులు? మహర్షీణాం సుఖావహం, మహర్షులు. ఇక్కడ శిష్టులు ఎవరంటే మహర్షులు. వాళ్ళేగా అడిగింది, అయ్యా చచ్చిపోతున్నాం, మా కరుడిలా మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని వాళ్ళు ప్రార్థన చేశారు. తపోలేశేన హంతుం సామర్థ్యేపి రక్షక స్వరూపస్య రక్షభూత స్వస్వరూపస్య చ హానిర్మాభూతి, కేవలం రక్షక వ్యాపార ప్రతీక్షీణాం రామ ప్రతిజ్ఞామేవ అవలోకయతాం సుఖావహం. వీళ్ళు ఎటువంటి వారు అని అంటే వాళ్ళు సమర్థులేనట. ఒక తపోలేశము, కొంచెం తపస్సు ఖర్చు పెడితే హతోభవ అంటారు, చచ్చిపోతాడు. కానీ అది ఎవరిది ఆ బాధ్యత? జగద్రక్షకుడైన రాముడిది. అది ఆ రాముడే చేయాలి ఆ పని. సీతమ్మ కూడా అంటది ఈ మాట రావణాసురుడితో లంకలో, నిన్ను చావమంటే చస్తావురా, కానీ తపసశ్చ అనుపాలయన్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నువ్వు ఎటువంటి వాడు అనుకుంటున్నావు? ఊరే విర్రవీగుతూ ఉన్నావు, ఏదో దేవగరుడ గంధర్వ కిందర కిం పురుష సిద్ధ సాధ్య కచర ఖేచరాదులను సంహరించాను నాకు లెక్క అనుకుంటున్నావే? ఏం లేదు, ఊరికే మాడి మషైపోతావు దౌర్భాగ్యుడా. భస్మార్హ తేజస, నువ్వు ఎటువంటి వాడివేనంటే భస్మానికి అర్హుడు, బూడిదైపోతావు, దానికి సరిపోతుంది ఇప్పుడు. కానీ త్వా నిన్ను నకుర్మి, నేను అలా చేయను, అయి నేను చేయను నిన్ను, నేను చేస్తే అయిపోతావు, మసి అయిపోతావు. తపస్య అనుపాలయన్, ఎందుకంటే నేను ఒక వ్రతంలో ఉన్నాను. ఆ తపస్సుది ఏమిటి? వ్రతం శరణాగతి. శరణాగతుల యొక్క, శరణాగతి చేసిన వారి యొక్క లక్షణం ఏమిటనంటే శరణ్యుడు చేయాలి ఆ పని. మనం ఎవరికి శరణాగతి చేసామో వాడే చూస్తాడు, మన ప్రయత్నాలకి అవసరం లేదు అని వాళ్ళు ఆ పరమాత్మకే శరణాగతి చేసి ఆ పరమాత్మ రాముడి రూపంలో వస్తున్నాడని తెలిసి ఆ రాముడికి మరలా విన్నవించి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారంటే రక్ష్యభూతము. రక్షకుడేమో రాముడు, వీళ్ళు రక్ష్యభూతులై ఉన్నారు. ఆయన స్వరూపానికి హాని, వీరి స్వరూపానికి హాని అవుతుందట వాళ్ళు ఏదన్నా చేస్తే. అందుకని అలా చేయకుండా తమకు స్వరూప హాని. ఇది విశిష్టాద్వైతంలో, ఎక్కువ వైష్ణవంలో విశిష్టాద్వైతంలో వాడే పదాలు ఇవి, స్వరూపము, స్వరూప హాని అంటూ. ఆ రక్షక స్వరూపము, రక్ష్యస్వరూపము కొంచెం ఇవి అలవాటైతే కానీ అర్థం కానివి. ఎప్పుడు వింటుండాలి ఆళ్ళవార్ల ప్రబంధాలు, అలాగే విశిష్టాద్వైతము, సిద్ధాంతము, ఈ ప్రబంధాలు, ఇవన్నీ స్తోత్ర గ్రంథాలు, భగవద్ రామానుజుల గ్రంథాలు, యామునమునులు, నాథమునులు, పరాశర భట్టరు, కోరత్తాళ్ళవాన్ ఇలాంటి వారు, వేదాంత దేశకులు, వీరి ప్రబంధాలను, వీరి స్తోత్ర గ్రంథాలను వింటూ ఉంటే తెలుస్తూ ఉంటవి. అలాగే ఆళ్ళవార్లు ప్రబంధాలు వింటూ ఉంటే తెలుస్తూ ఉంటవి, భాష్యాదులు వింటూ ఉంటే. వీటన్నింటికీ కూడా ఆధారము మొదటిది రామాయణమే, వాల్మీకి రామాయణమే. మొత్తం అంతా కూడా ఈ లక్ష్య లక్షణములన్నీ తెలియచెప్పింది. కేవలము సాహిత్య లక్షణాలే కాదు, సిద్ధాంత లక్షణాలు కూడా అందరూ తీసుకున్నారు దీంట్లో. విశిష్టాద్వైతులు తీసుకున్నారు, అద్వైతులు కూడా తీసుకున్నారు. మహేశ్వర తీర్థులని ఆయన రాస్తారు, తర్వాత రామపరబ్రహ్మంగానే అసలు ఆయన భగవంతుడుగానే రాసేస్తూ ఉంటాడు. ఒక వాల్మీకి మాత్రమే గూఢంగా ఉంచుతాడు. కనుక అలా వారి స్వరూపానికి హాని లేకుండా, రక్షకుడైన రాముని స్వరూపానికి హాని రానియకుండా వారు చూస్తూ ఉన్నారు. అవలోకయతాం, రామ ప్రతిజ్ఞను చూస్తూ ఉన్నారట. అది ఎలా చేస్తాడు అని, ఏహి పశ్య శరీరాణీతి ఉక్త దుఃఖగంధం నివర్త్య సుఖశైవ ప్రాపకం బభూవ. వీరు అంతకుముందు ఏహి పశ్య శరీరాన్ని చూడవయ్యా, మా శరీరాలు చూడు, అంత కొరికేశారు, చెవులు కొరికి, ముక్కులు కొరికి, కండలు పీకి ఇలా ఉన్నాయి. ఎంత రాక్షసులు కండే గింజలను కానీ ఏదో కొద్దిగా కొరికి తిని, కొద్దిగా కొరికి తిని అవతల వేసినట్లుగా వీళ్ళు పారిపోతుంటే కొరికేవాళ్ళు. ఈ విధంగా చూడు మా శరీరాలను చూపించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకొని సుఖప్రాపకం, సుఖాన్ని ఇప్పుడు వాళ్ళు బభూవా పొందారు. సీతమ్మ కూడా బభూవా, ఆమెకు కూడా వచ్చిందట సత్తా. సత్తా అంటారంటే బహుతర శత్రుగణాక్రమణాత్ రామస్య ఏకాకితయాచ పూర్వం సత్తారహిత సీత. బభూ అంటే అర్థం ఏమిటి? భూసత్తాయమ్మని ధాతువు, అది భూధాతువు అంటారు. బభూవా అంటే లిటి, లిట్టు అంటే భూతకాలంలో ప్రయోగం. అది భూ ప్రాప్తాదిత్యస్మాల్ లిటి వ్యత్యయైన పరస్మై పదం, వ్యాకరణాన్ని కూడా రాస్తూ ఉన్నారన్నమాట. భూ ప్రాప్తం అంటే పొందుట. ఇప్పుడు సీతమ్మ సత్తా పొందింది. ఏమిటి సత్తా అంటే ఉనికి. ఇప్పుడు మనకి ప్రాణాలు అందకుండా పోతున్నాయి అంటుంటాం, అది సత్తా పోవటం. కానీ అది ఎలా అయింది, ఎందుకని పోయింది అసలు, ఇప్పుడు ఎందుకని వచ్చింది అని అంటే, రామస్య జగత్ప్రాణస్య రామస్య సత్తాలాభాత్. జగత్తు ప్రాణము రాముడు అంతకుముందు శత్రుగణములతో ఏకాకి ఒక్కడే ఉన్నాడు అని చెప్పి సత్తారహిత సీత. అంతకుముందు పాపం ఆమె సత్తారహిత అయ్యింది అంటే ఉనికిని కోల్పోయింది, అమ్మో ఏమైపోతుందో అని భయపడిపోయింది. అట్లాంటి ఆమె సంప్రతి సత్తాము లేభే. ఇప్పుడు ఆ సత్త పొందిందంటే ఆ ప్రాణాలు కుదుటపడి ఎక్కడ ప్రాణాలు అక్కడ తృప్తిగా ఉన్నది ఇప్పుడు ఆమెకి. జగత్ప్రాణస్య రామస్య సత్తాలాభాత్ స్వయమపి సత్తామ అవాప. జగత్ప్రాణుడైనటువంటి రాముడు జగత్తులకే ప్రాణం. ఇప్పుడు మరి జగత్ప్రాణమే అక్కడ పణంగా ఉన్నది. ఒక రాముడు మాత్రమే వ్యక్తి కాదు, జగత్తంతా ఎదురు చూస్తుంది వారి చావు కోసం. మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది కదా మరి తెలియదు కదా. అలాంటి స్థితిలో రాముడు జగత్ప్రాణుడు. ఇప్పుడు ఆయన అలా వారిని చంపేటప్పటికీ జగత్తు మొత్తం ప్రాణాలతో ఉన్నటువంటిది అయ్యింది. కనుక ఆమె సత్తాలాభమును పొందింది సీతమ్మ. సరే, ఇంకేమీ మళ్ళీ రేపటికి కూడా ఉంటుంది కనుక రేపు కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఆ సత్తాలాభం పొందింది అమ్మ, ఎంతటి అద్భుతమైనటువంటి వివరణ. ఒకటికి రెండు సార్లు వినండి ఉత్సాహంగా ఆసక్తిగా. వాల్మీకి రచన, గోవిందరాజ వ్యాఖ్యానం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.